కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ. రశ్మిరసి అసి క్షజాజ క్షజాజ త్వాక్షజం క్షజం జన్మ జన్మ ప్రేతి ప్రేతిరసి ప్రేతిరితి ప్రాతి అసి ధర్మాజ ధర్మాజ త్వాధర్మం ధర్మం జిన్వ జిన్వాన్విది అన్విదిరసి అన్విదిరిత్యనోజతి అసి దివే వివే ివం ఇవం జిన్వ జిన్వసంధి సంధిరసి సంధిరితి సంధి అస్యంతరిక్షాయ అంతరిక్షాయ త్వాంతరిక్షం అంతరిక్షం జిన్వ జిన్వ ప్రతిథి ప్రతిథిరసి ప్రతిథిరితి ప్రతిథి అసి పృథివ్యై పృథివ్యై త్వా పృథివీం పృథివీం జిన్వ జిన్వ విష్టంభ విష్టంభోసి విష్టంభ ఇది స్తంభ అసి వృష్ట్యై వృష్ట్యై త్వా వృష్టిం వృష్టిం జిన్వ జిన్వ ప్రవా ప్రవాసి ప్రవేది ప్రవా అస్యన్హే అన్హే ద్వా ప్రాహ అహర్జిన్వ జిన్వానువా అనువాసి అనువేత్యనో వా అసి రాత్రియై రాత్రియై త్వా రాత్రిం రాత్రిం జిన్వ జిన్వోషిద్ ఋషిగసి అసి వసుభ్య వసుభ్య స్వా వసుభ్యైతి వసూభ్య త్వాసూన్ వసూన్ జిన్వ జిన్వ ప్రకేత ప్రకేతోసి ప్రకేత ఇది ప్రాకేత అసి రుద్రేభ్య రుద్రేభ్య స్వా త్వారుద్రాన్ రుద్రాన్ జిన్వ జిన్వ సుదీతి సుదీతిరసి సుదీతిరితి సుదీతి అస్యాదిత్యేభ్య ఆదిత్యేభ్య స్వా ఆదిత్యాన్ ఆదిత్యాన్ జిన్వ జిన్వోజ ఓజోసి అసి పితృభ్య జనభ్య స్వా పితృభ్యైతి పితృభ్య త్వా పితృన్ పితృన్ జిన్వ జిన్వ తంతు తంతురసి అసి ప్రజాభ్య ప్రజాభ్య స్వా ప్రజాభ్యైతి ప్రజాభ్య త్వా ప్రజా ప్రజాజిన్వ ప్రజాది ప్రజా జిన్వ వ్రతనాషాట్ వ్రతనాషాడసి అసి పశుభ్య పశుభ్య స్వా పశుభ్యైతి పశుభ్య ఆ పశూన్ పశూన్జిన్వ జిన్వ రేవత్ రేవదసి అస్యోషధీభ్య ఓషధీభ్య స్వా ఓషధీభ్యోషధీభ్య ఔషధీ ఓషధీర్జిన్వ జిన్వాభిజిత్ అభిజిదసి అభిజిదిభ్యభిజిత్ అసి యుక్తగ్రావ యుక్తగ్రావేంద్రాయ యుక్తగ్రావేతి యుక్తగ్రావ ఇంద్రాయ స్వాంద్రం ఇంద్రంజిన్వ జిన్వాధిపతి అధిపతిరసి అధిపతిరిధిపతి అసి ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వా ప్రాణం ప్రాణం జిన్వ ప్రాణమితి ప్రాణం జిన్వజంతా జిన్వాసి అస్య పానాయ అపానాయ త్వా అపానాయేత్యపానాయ త్వాపానం అపానం జిన్వ అపానమిత్యపానం జిన్వ సగుం సర్ప సగుం సర్పోసి సగుం సర్ప ఇది సంసర్ప అసి చక్షుషే చక్షుషే త్వా ఆ చక్షు చక్షుర్జిన్వ జిన్వ వయోధా వయోధా అసి వయోధా ఇది వయోధా అసి శ్రోత్రాయ శ్రోత్రాయ త్వాశ్రోత్రం శ్రోత్రంజిన్వ జిన్వ త్రివృత్ త్రివృతసి త్రివృతి త్రివృత్ అసి ప్రవృత్ ప్రవృతసి ప్రవృతి ప్రావృత్ అసి సంవృత్ సంవృతసి సంవృతి సంవృత్ అసి వివృత్ వివృతసి వివృతి వివృత్ అసి సగుంరోహ సగుంరోహోసి సగుంరోహ ఇది సంరోహ అసి నీరోహ నీరోహోసి నీరోహ ఇది నీరోహ అసి ప్రరోహ ప్రరోహోసి ప్రరోహ ఇది ప్రారోహ అస్య అనురోహ అనురోహోసి అనురోహ ఇత్యనోరోహ అసి వసుక వసుకోసి అసి వేషశ్రి వేషశ్రిరసి వేషశ్రిది వేషాశ్రి అసి వస్యష్టి వస్యష్టిరసి అసిజ్ఞసి ఆజ్ఞసి అసి ప్రాచీ ప్రాచీరి దిగ్వసవ వసవస్తే హే దేవా దేవాధిపతయ అధిపతయోగ్ని అధిపతయ్యధిపతయ అగ్నిర్హేతీనా హేతీనా ప్రతిధర్త ప్రతిధర్త త్రివృత్ ప్రతిధర్తేరి ప్రతిధర్త త్రివృత్వా త్రివృతిరిదేవృత్ వా స్తోమ స్తోమ పృథివ్యాం పృథివ్యాజశ్రయతు శ్రయత్వాజ్యం ఆజ్యముక్తం ఉక్తమవ్యథయత్ అవ్యథయత్ స్తభ్నాదు స్తభ్నాదు రథంతరం రథంతరకం సామ రథంతరమితి రథంతరం సామ ప్రతిష్ట్యై ప్రతిష్ట్యై విరాట్ ప్రతిష్ట్యా ఇది ప్రతిష్ట్యై విరాడసి విరాడతి వీరాట్ అసి దక్షిణా దక్షిణాది దిగ్రుద్రా రుద్రాస్తే తే దేవా దేవాధిపతయ అధిపతయ ఇంద్ర అధిపతయ ఇత్యధిపతయ ఇంద్రో హేతీనా హేతీనా ప్రతిభర్త ప్రతిభర్త పంచదశ ప్రతిభర్తేతి ప్రతిధర్త పంచదశ పంచదశ ఇది పంచదశ వా స్తోమ స్తోమ పృథివ్యాం పృథివ్యాశ్రయతు శ్రయతు ప్రభుగం ప్రభుగముక్తం ముక్తమవ్యథయత్ అవ్యథయత్ స్తబ్ధాతు స్తబ్ధాతు బృహత్ బృహత్ సామ సామ ప్రతిష్ఠిద్యై ప్రతిష్ఠిత్యై సమ్రాట్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రవేశ్చిద్యై సమ్రాడసి సమ్రాడితి సమ్రాట్ అసి ప్రదీచీ ప్రదీచీరి జిగాదిత్యా ఆదిత్యాస్తే తే దేవా దేవా అధిపతయ అధిపతయ సోమ అధిపతయ ఇద్యధిపతయ సోమో హేతీనా హేతీనా ప్రతిధర్త ప్రతిధర్త సప్తదశ ప్రతిధర్తేది ప్రతిధర్త సప్తదశ స్వా సప్తదశ ఇది సప్తదశ స్వా స్తోమ స్తోమ పృథివ్యాం పృథివ్యాశ్రయతు శ్రయతు మరుద్వరీయం మరుద్వరీయముక్తం ముక్తమవ్యథయత్ అవ్యథయత్ స్తబ్ధాతు స్తబ్ధాతు వైరూపం వైరూపకం సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సరాట్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సరాడసి సరాడితి సారాట్ అస్వీచీ ఉదీచీది దిగ్విశ్వే విశ్వేతే ఏ దేవా దేవాధిపతయ అధిపతయో వరుణ అధిపతయ ఇత్యధిపతయ వరుణో హేదీనా హేదీనా ప్రతిధర్త ప్రతిధర్తైక విపుంస ప్రతిధర్తేతి ప్రతిధర్త ఏక విపుంసస్వా ఏక విపుంస ఇేకా విపుంస స్వా స్తోమ స్తోమ పృథివ్యాం పృథివ్యాశ్రయతు శ్రయతు నిష్కేవల్యం నిష్కేవల్యముక్తం ముక్తమవ్యథయత్ అవ్యథయత్ స్తబ్ధాతు స్తబ్ధాతు వైరాజం వైరాజం సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అధిపత్ని ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అధిపత్ని అధిపత్నిధిపత్ని అసి బృహతి బృహతీది లింగ్ మరుత మరుతస్తే హే దేవా దేవా అధిపతయ అధిపతయో బృహస్పతి అధిపతయ ఇత్యధిపతయ బృహస్పతిర్హేదీనా హేతీనా ప్రతిధర్త ప్రతిధర్తా తృణవత్రయస్త్రిపుంసౌ ప్రతిధతే ప్రతిధర్త తృణవత్రయస్త్రిపుంసౌ తృణవత్రయస్త్రిపుంసా విది తృణవత్రయస్త్రిపుంసౌ త్వా స్తోమో స్తోమో పృథివ్యాం పృథివ్యాశ్రయతాం శ్వేతాం వైశ్వదేవాగ్నిమారుతే ఈశ్వదేవాగ్నిమారుతే ఉక్తే ఈశ్వదేవాగ్నిమారుతే ఇది వైశ్వదేవ ఆగ్నిమారుతే ఉక్తే అవ్యథయంతి ఉక్తే ఇత్యుక్తే అవ్యథయంతి స్తబ్ధీతాం అవ్యథయంతి ఇత్యవ్యథయంతి స్తబ్ధీతాకం శాక్మరదైవతే శాక్మరదైవతే సామని శాక్మరదైవతే ఇది శాక్మరదైవతే సామని ప్రతిష్ఠిత్యై సామని ఇది సామని ప్రతిష్ఠిత్యా అంతరిక్షాయ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అంతరిక్షాయ ఋషయ ఋషయస్త్వా త్వా ప్రథమజా ప్రథమజా దేవేషు ప్రథమజా ఇది ప్రథమజా దేవేషు దివ ఇవో మాత్రయా మాత్రయా వరిణా వరిణా ప్రసంతు ప్రసంతు విధర్త విధర్త విధర్తేది విధర్త సాయం అయమధిపతి అధిపతిష్ట అధిపతిరిత్యధిపతి చతే తే త్వా సర్వే సర్వే సంవిధానా సంవిధానా నాగస్య సంవిధానాది సంవిధానా నాగస్య పృష్టే పృష్టే సువర్గే సువర్గే లోకే సువర్గ ఇది సువహాగే లోకే యజమానం యజమానం సాధయంతు సాధయంతి సాధయంతు అయం పుర పురో హరికేశ హరికేశ సూర్యరశ్మి హరికేశ ఇది హరికేశ సూర్యరశ్మి తస్య సూర్యరశ్మిరి సూర్యరశ్మి తస్య రథగృత్స రథగృత్స రథగృత్స ఇది రథగృత్స రథౌజా రథౌజాశ్చ రథౌజా ఇది రథౌజా సేనాని గ్రామణ్యో సేనాని గ్రామణ్యో పుంజికస్థలా సేనాని గ్రామణ్యామితి సేనాని గ్రామణ్యో పుంజికస్థలా పుంజికస్థలేది పుంజికాస్థలా చకృతస్థలా కృతస్థలా చృతస్థలేది కృతస్థలా చాప్సరసౌ అప్సరసౌ యాదుధానా యాదుధానా హేతి యాదుధానా ఇది యాదుధానా హేతి రక్షాగుంసి రక్షాగుంసి ప్రహేతి ప్రహేతిరయం ప్రహేతిరి ప్రాహేతి అయం దక్షిణ దక్షిణ విశ్వకర్మ విశ్వకర్మా తస్య విశ్వకర్మేది విశ్వకర్మ తస్య రథస్వన రథస్వనశ్చ రథస్వన ఇది రథస్వన స రథేచిత్ర రథేచిత్రశ్చ రథేచిత్ర ఇది రథేచిత్ర సేనాని గ్రామణ్యో సేనాని గ్రామణ్యో మేనకా సేనాని గ్రామణ్యా విది సేనాని గ్రామణ్యో మేనకా సహజన్యా సహజన్యా సహజన్యేది సహజన్యా సాప్సరసౌ అప్సరసౌ దంక్ష పశవ పశవో హేతి హేతి పౌరుషేయ పౌరుషేయో వధ వధ ప్రహేతి ప్రహేతిరయం ప్రహేతిరి ప్రాహేతి అయం పశ్చాద్ పశ్చాద్విశ్వ్యచా విశ్వ్యచాస్త విశ్వవ్యచ ఇది విశ్వామిచ తస్య రథ ప్రోద రథ ప్రోదశ్చ రథ ప్రోద ఇది రథ ప్రోద సాసమనస అసమనసశ్చ అసమనస విద్యుసమానసః సేనానిగ్రామణ్యో సేనానిగ్రామణ్యో ప్రమ్లోచంతి సేనానిగ్రామణ్యాది సేనాని గ్రామణ్యో ప్రమ్లోచంతి చ ప్రమ్లోచంతీతి ప్రామ్లోచంతి చానుమ్లోచంతి అనుమ్లోచంతి చ అనుమ్లోచంతీత్యనుమ్లోచంతి సాప్సరసౌ అప్సరసౌ సర్పాః సర్పాహేతి హేతుర్వ్యాఘ్రాః వ్యాఘ్రాః ప్రహేతి ప్రహేతిరయం ప్రహేతిరిది ప్రాహేతి అయముత్తరాద్ ఉత్తరాత్ సంయద్వసః ఉత్తరాదిత్యుదరాద్ సంయద్వసస్తస్య సంయద్వసరి సంయదసః తస్య సేనజిత్ సేనజిచ్చ సేనజిదితి సేనాజిత్ సుసేన సుసేనశ్చ సుసేన ఇది సుసేన సుసేనానిగ్రామణ్యో సేనానిగ్రామణ్యో విశ్వాచీ సేనానిగ్రామణ్యామితి సేనాని గ్రామణ్యో విశ్వాచీ చ ఘృతాచీ ఘృతాచీ చాప్సరసౌ అప్సరసావాప ఆపో హేతి హేతిర్వాద వాతఃప్రహేతి ప్రహేతిరయం ప్రహేతిరి ప్రాహేతి అయముపరి ఉపర్యర్వాగ్వసు అర్వాగ్వసస్తస్య అర్వాగ్వసరిర్వాగ్వసు తస్య దాక్ష్య ఆక్ష్యశ్చ చారిష్టనేమి అరిష్టనేమిశ్చ అరిష్టనేమిది ధరిష్టానేమి సేనానిగ్రామణ్యో సేనానిగ్రామణ్యా ఉర్వశీ సేనానిగ్రామణ్యామిది సేనాని గ్రామణ్యో ఉర్వశీ చ పూర్వజిత్తి పూర్వజిత్తిష్ట పూర్వజిత్తిరితి పూర్వాజిత్తి సాప్సరసౌ అప్సరసౌ విద్యుత్ విద్యుద్ధేతి విద్యుదితి వీద్యుత్ హేతిరవస్థోర్జన్ అవస్థోర్జన్ ప్రహేతి అవస్థోర్జన్యవాస్థోర్జన్ ప్రహేతి స్థేభ్య ప్రహేతిరితి ప్రాహేతి తేభ్యో నమ నమస్తే హేన మామృయంతు మృయంతు చేయం విష్ణ విష్మోయ నోద్వేష్టి ద్వేష్టి తం వహ ఓజుంభే జంభే దాని ప్రధాన్యాయో ఆయోస్వా స్వా సదనే సదనే సాదయామి సాదయామ్యవత అవతాయాయాయాన్నమ నమస్సముద్రాయ సముద్రాయ నమ నమస్సముద్రస్ సముద్రస్ చక్షసే చక్షసే పరమేష్ఠీ పరమేష్ఠీ త్వా స్వా సాధయతు సాధయతు దివ దివ పృష్టే పృష్టే వ్యజస్వతీం యజస్వతీం రథస్వతీం రథస్వతీం విభూమతీం విభూమతీం ప్రభూమతీం విభూమతీమితి విభూమతీం ప్రభూమతీం పరిభూమతీం ప్రభూమతీమితి ప్రాభూమతీం పరిభూమతీం దివం పరిభూమతీమితి పరిభూమతీం దివం యచ్చ యక్ష దివం దివం ద్రగుంహ ద్రగుంహ దివం దివం మా మా హిగుంసీ హిగుంసీర్విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేతి ప్రాణాయ అపానాయ ధ్యానాయ అపానాయేత్యపానాయ ధ్యానాయో దానాయ ధ్యానాయేతి వి అనాయ ఉదానాయ ప్రతిష్టాయీ ఉదానాయేత్యుత్ అనాయ ప్రతిష్టాయీ చరిత్రాయ ప్రతిష్టాయా ప్రతిష్టాయీ చరిత్రాయ సూర్య సూర్యస్వా స్వాభి అధిపాదు పాదు మహ్యా మహ్యా స్వస్య స్వస్యా ఛర్దిషా ఛర్దిషా శందమేన శందమేన తయా శందమేనే దిశం తమేన తయా దేవతయా దేవతయాంగిరస్వద్ అంగిరస్వద్ధ్రువ ధ్రువాసీద స్వీదేది సీద రోసదశ్వ అశ్వో నయవసే యవసే అవిష్యన్ అవిష్యన్ యదా మహః మహః సంవరణాద్ సంవరణాద్యస్థాద్ సంవరణాది సంవరణాద్ వ్యస్థాది అస్థాద్ ఆదస్య తస్య వాత వాతో అను అనువాతి వాతి శోచి శోచిరథ అధస్మ స్మరే హే వ్రజనం వ్రజనం కృష్ణం కృష్ణమస్తి అస్తిస్తి అన్యర్మూర్ధ మూర్ధా దివ దివ కపుత్ కపుత్పతి పతిపృథివ్యా పృథివ్యా అయమ్ అయమిత్యయమ్ అపాగుం రేతాగుంసి రేతాగుంసి జిన్మతి జిన్మతీతి జిన్మతి తామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదధి అద్యథర్వా అథర్వాణి ఎనమంథత అమంథలేమంథత మూర్ధ్నో విశ్వస్ విశ్వస్ వాఘద వాఘత ఇది వాఘత అయమగ్ని అగ్నిస్సహస్రిణ సహస్రిణవాజస్ రాజస్ శరిన శతినస్పతి పతిపతి మూర్ధ్వా కవి కవీరయీనా అజీనామజిరయీనా భువో యజ్ఞస్య యజ్ఞస్య రజస రజసశ్చ నేత నేత్ర ఎత్రా నియుద్భి నియుద్భి సజసే నియుద్భిరికి నియతర్భి సజసే శివాభి శివాభిరికి శివాభి దివి మూర్ధానం మూర్ధానం దధిషే దధిషే సువర్జా సువర్జాన్ జిహ్వాం సువర్జామి సుహాసాం జిహ్వామగ్నే అగ్నే చకృషే చకృషే హవ్యవాహం అవ్యవాహమితి హవ్యావాహం అభోవద్యగ్ని అగ్నిస్తమిథా స సమిధేతి సంవిధా జనానాం ప్రతి ప్రతిధేనుమ్ ధేనుమివ ఇవాయతీమ్ ఆయతీముషాసమ్ ఆయతీమిత్యాయతీమ్ ఉషాసమిత్యుషాసమ్ యహ్వా ఇవ ఇవ ప్రవయాం భయాముజ్జిహానాః ఉజ్జిహానాః ప్ర ఉజ్జిహానా ఇత్యుదజిహానాః ప్రభానవః భానవః శిశ్రవే శిశ్రవే నాగమ్ నాగమచ్చ అచ్చేభ్యచ్చ అవోచామ కవయే కవయే మేధ్యాయ మేధ్యాయ వచః వచో మందారు మందారు వృషభాయ వృషభాయ వృష్ణే వృష్ణి వృష్ణే అధిష్ఠితో నమస నమసా స్తోమం స్తోమమగ్నౌ అగ్నౌ దివి దివీవ ఇవ రుక్మం రుక్మముర్వ్యంజం ముర్వ్యంజమశ్రేద్ అశ్రేదిత్యశ్రేద్ జనస్య గోపాః గోపాజనిష్ట గోపాది గోపాః అజనిష్ట జాగృభి జాగృభిరగ్ని అగ్ని సుదక్ష సుదక్షసువితాయ సుదక్షమితి సుదక్ష సువితాయ నవ్యసే నవ్యస ఇది నవ్యసే ఘృత ప్రదీపో బృహత ఘృత ప్రదీప ఇది ఘృత ప్రదీప బృహతాది విస్పృశా ద్విస్పృశా ద్యుమత్ ద్విస్పృశేది ద్విస్పృశా ద్యుమద్వి ద్యుమది ద్యుమద్ విభాది భాతి భరతేభ్య భరతేభ్య శుచి శుచిరితి శుచి స్వామగ్నే అగ్నే అంగిరస అంగిరసో గుహా గుహాహితం హితమను అన్వవిందన్ అవిందన్ శిశ్రియాణం శిశ్రియాణం వనే వనే వనే వనరి వనే వనే సజాయసే గాయసే మథ్యమాన మథ్యమాన సహ సహో మహద్ మహత్వాం త్వామహో ఆహుస్ సహస సహసస్పుత్ర పుత్రమంగిర అంగిర ఇత్యంగిర యజ్ఞస్య కేతుం కేతుం ప్రథమం ప్రథమం పురోహితం పురోహితమగ్నిం పురోహితమితి పురహాహితం అగ్నిన్నర నరస్త్రిషధస్థే ఋషధస్థే సమ్ ఋషధస్థ ఇది త్రేషధస్థే సమింధతే ఇంధత ఇది ఇంధతే ఇంద్రేణ దేవై దేవైస్సరసం సరసంస సరసమితి సారసం సర పరిహిషి పరిహిషి సీదత్ సీరన్ని నిహోత హోతయజసాయ యజసాయ సుక్రతు సుక్రతురితి సుక్రతు తాంచిత్రశ్రవస్తమ చిత్రశ్రవస్తమహవంతే చిత్రశ్రవస్తమేపి చిత్రశ్రవ తమ అవంతే విక్షు విక్షుజంతవ జంతవ ఇది జంతవ శోచిష్కేశం పురుప్రియ శోచిష్కేశమితి శోచి కేశం పురుప్రియాగ్నే పురుప్రియేతి పురోప్రియ అగ్నే హవ్యాయ హవ్యాయ వోఢవే వోఢవ ఇది వోఢవే సఖాయస్సం సంవహ వత్సంయంచం సంయంచమిషం యజగ్రస్తోమం స్తోమం చాగ్నయే అగ్నిరహిత్యగ్నయే వరిశిష్టాయ క్షితీనాం క్షితీనామూర్జ ఊర్జో నత్రే నత్రే సహస్వతే సహస్వత ఇది సహస్వతే సగం సమిజ సగం సమిజి సంసం ఇద్యువసే యువసే వృషన్ వృషన్నగ్నే అగ్నే విశ్వాని విశ్వాన్యర్య అర్య ఆ ఏత్యా ఇడస్పదే పదే సం సమిధ్యసే ఇధ్యసే సహ సనః నో వసూని వసూన్యా ఆభర భరేతి భర ఏనావహ వో అగ్నిం అగ్నిన్నమస నమసోర్జ ఊర్జో నపాతం నపాతమా ఆహువే హువైతి హువే విలంజేతిష్టం చేతిష్టమరతిం అరతిగ్విస్వద్ధరం స్వద్ధరం విశ్వస్య స్వద్ధరమితి సు అధ్వరం విశ్వస్య దూతం దూతమమృతం అమృతమిత్యమృతం సయోజతే యోజతే అరుష అరుషో విశ్వభోజస విశ్వభోజసా సహ విశ్వభోజసేది విశ్వాభోజస సరుద్రవత్ రుద్రవత్స్వాహుత స్వాహుత ఇది సు ఆహుత సుబ్రహ్మయజ్ఞ సుబ్రహ్మేతి సుబ్రహ్మా యజ్ఞ సుషమీ సుషమీ వసూనా సుషమీతి సుషమీ వసూనా దేవం దేవం రాధ రాధో జనానా జనానామితి జనానా ఉదస్ అస్య శోచి శోచిరస్థాద్ అస్థాదాజుహ్వానస్ ఆజుహ్వానస్ మేధుష ఆజుహ్వానస్ మేధుష ఇది మేధుష ఉద్ధూమాస ధూమాసో అరుషాస అరుషాసో దివిస్పృశ దివిస్పృశస్తం దివిస్పృశ ఇది దివిస్పృశ సమగ్ని అగ్నిమింధతే ఇంధతే నర నర ఇది నర అగ్నే వాజస్ వాజస్ గోమత గోమత ఈశాన గోమత ఇది గోమత ఈశాన సహస సహసో యహో యహో ఇది యహో అస్మే దేహి అస్మే ఇత్యస్మే దేహి జాతవేద జాతవేదో మహి జాతవేద ఇది జాతవేద మహి శ్రవ శ్రవమిది శ్రవ సవిధాన ఇధానో వసు వసుష్కవి కవిరగ్ని అగ్నిరీడేణ్య ఈడేణ్యో గిరా గిరేతి గిరా రేవదస్మభ్యం అస్మభ్యం పుర్వణీత అస్మభ్యమిస్మాభ్యం పుర్వణీత దీది పుర్వణీకేతి పురోహణీత దీదిరీతి దీది క్షపోరాజన్ రాజన్ ఉత ఉదత్మనా పునాగ్నే అగ్నే వస్తో వస్తో ఋత ఋతోషత ఉషస ఇుషస సదిగ్మజంభ దిగ్మజంభ రక్షస దిగ్మజంభేతి దిగ్మజంభ రక్షసోదహ దహ ప్రతి ప్రతీతి ప్రతి ఆతే తే అగ్నే అగ్ని ధీమహి ధీమహి జ్యుమంతం జ్యుమంతం దేవ జ్యుమంతమిది ద్యుమంతం దేవాజలం అజలమిజలం యద్యాతే తే పనీయసీ పనీయసీ సమిత్ సమిద్దీరయతి సమితి సంయత్ దీరయతి ద్యవి ద్యవీసం ఇషగ్స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్యరి స్తోతృభ్య ఆభర భరేతి భర ఆతే తే అగ్నే అగ్నరచా రచా హవి హవిః శుక్రస్య శుక్రస్య జ్యోతిష జ్యోతిషస్పతే అత ఇది పదే సుశ్చంద్రదస్న సుశ్చంద్రే విశోచంద్ర తస్మ విష్పదే విష్పదే హవ్యవాడ్ హవ్యవాడ్తుభ్యం హవ్యవాడితి హవ్యావాట్ తుభ్యగుం హూయతే హూయత ఇషం ఇషగ్స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్యేతి స్తోతృభ్య ఆభర భరేతి భర ఉభే సుశ్చంద్ర ఉభే ఇద్యుభే సుశ్చంద్ర సర్పిష సుశ్చంద్రేతి సోచంద్ర సర్పిషో దర్వీ దర్వీ శ్రేణీషే దర్వీ దర్వీ శ్రేణీష ఆసని ఆసనీత్యాసని ఉతో నః ఉతోతో నవుత్ ఉత్పూర్యాముఖ్యేషు ముఖ్యేషు శవస శవసస్పదే తపరిషం ఇషగ్స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్యేతి స్తోతృభ్య ఆభర భరేతి భర అగ్నేతం తమద్య అద్యాశ్వం అశ్వన్న నస్తోమై స్తోమై క్రతుం క్రతుం న భద్రం భద్రకం హృది స్పృశం హృది స్పృశమిది హృది స్పృశం యద్యామాతే ఆహోహై ఓహైరిహై అధాహి యగ్నే అగ్నే క్రతో క్రతోర్భద్రస్ భద్రస్ దక్షస్ దక్షస్ సాధో సాధోరితి సాధో రథీరృతస్ ఋతస్ బృహత బృహతో బభూథ బభూథేతి బభూథ ఆభిష్టే తే ఆద్య అద్య గీర్భి గీర్భిర్గృణంత గృణంతోగ్నే అగ్నే దాశేమ దాశేమేతి దాశేమ రతే తే దివ దివో నస్తనయంతి స్తనయంతి సుష్మా సుష్మా ఇది సుష్మా ఏభిర్న నో అర్కై అర్కైర్భవ భవాన నో అర్వాంగ్ అర్వాంగ్సువ సుభర్ణ నజ్యోతి జ్యోతిర్విజ్యోతి అగ్నే విశ్వేభి విశ్వేభి సుమనా సుమనా అనీకై సుమనా ఇది సోమనా అనీకైరిత్యనీకై అగ్నిగం హోతారం హోతారం మన్యే మన్యే దాస్వంతం దాస్వంతం వసో వసో సోను సోనుగం సహస సహసో జాతవేదసం జాతవేదసమితి జాతవేదసం విప్రన్న జాతవేదసం జాతవేదసమితి జాతవేదసం య ఊర్ధ్వయా ఊర్ధ్వయా స్వద్ధర స్వద్ధరో దేవ స్వద్ధర ఇది సోద్ధర దేవో దేవాచ్యా దేవాచ్యా కృపా కృపేతి కృపా ఘతస్ విభ్రాష్టిం విభ్రాష్టిమను విభ్రాష్టిమిది విభ్రాష్టిం అను శుక్రశోజిష శుక్రశోజిష ఆజుహ్వానస్ శుక్రశోజిష ఇది శుక్రశోజిష ఆజుహ్వానస్ సర్పిష ఆజుహ్వానస్ సర్పిష ఇది సర్పిష అగ్నే త్వం త్వన్న నో అంతమ అంతమ్యంతమ ఉత ప్రాత ప్రాత శివ శివభవ భవరోచ్య వరోచ్య ఇది వరోచ్య తన్వా శోచిష్ట శోచిష్ట దీదివ దీదివ ఇది దీదివ సుమ్నాయ నూనం నూనమీమహే ఈమహే సఖిభ్య సఖిభ్యై సఖీభ్య వసురగ్ని అగ్నిర్వసుశ్రవా వసుశ్రవా ఇది వసుశ్రవా అచ్చానక్షి నక్షి ద్యుమత్తమ ద్యుమత్తమో రయిం ద్యుమత్తమ ఇది ద్యుమత్తమ రయిందాహ దాహిదాహ ఇంద్రాగ్నిభ్యాం త్వా ఇంద్రాగ్నిభ్యామిది ఇంద్రాగ్నిభ్యాం త్వా సయుజా సయుజాయుజా సయుజేతి సాయుజా యుజాయులగ్ని ఇరగ్నాఘారాభ్యాం ఆఘారాభ్యాం రేజస ఆఘారాభ్యామిఘారాభ్యాం రేజస వర్చస వర్చసోక్షేభి వృక్షేభి స్తోమేభి సోమేభిందోభి ఛందోభీరయ్యై ఛందోభిరి ఛందాభి రయ్యై పోషాయ పోషాయ సజాతానాం మధ్యమస్థేజాయ సజాతానామితి సా జాతానాం మధ్యమస్థేజాయ మయా మధ్యమస్థేజాయేతి మధ్యమాస్థేజాయ మయా సయుజా సయుజా యుజా సయుజేంద్రి సాయుజా యుజాయునగ్ని ఇనగ్నింబా అంబా దులా దులాదిపత్ని నిదత్నిరభ్రయంతీ నిదత్నిమీ పత్ని అభ్రయంతీ మేఘయంతీ మేఘయంతీ వర్షయంతీ వర్షయంతీ చుపుణీతా చుపుణీతా నామ నామాసి అసి ప్రజాపతినా ప్రజాపతినా ప్రజాపతిమేతి ప్రజాపతినా ఆ విశ్వాభిర్ధీభిరుప ఉపదధామి దామి పృథివీ పృథివ్యురపురం ఉదపురమన్నేన ఉదపురమిద్యురాపురం అన్నేన విష్టా విష్టామనుష్యా మనుష్యాస్తే హే భోక్తార భోక్తారోగ్ని అగ్నిర్వియస్త వియత్తోస్యాం వియత్త ఇది వీయత్న అస్యాం తామహం అహం ప్రపద్యే పద్యే సా మే శర్మ శర్మ చవర్మ వర్మ చాస్తో అస్తో అధిద్యోరంతరిక్షం అధిద్యోరిద్యో అంతరిక్షం బ్రహ్మణ బ్రహ్మణా విష్టా విష్టా మరుద మరుదస్తే ఏ భోక్తార భోక్తారో వాయు వాయుర్వియత్న వియత్తోస్యాం వియత్త ఇది వీయత్న అస్యాం తామహం అహం ప్రపద్యే ప్రద్యే సా మే మే శర్మ శర్మ చవర్మ వర్మ చాస్తో అస్తుద్యో యోరపరాజిత అపరాజిత అమృతేన అపరాజితేపరాజిత అమృతేన విష్టా విష్టాదిత్యా ఆదిత్యాస్తే రే భోక్తార భోక్తార సూర్య సూర్యో వియత్న వియత్తోస్యాం వియత్త ఇది వీయత్న అస్యాం తామహం అహం ప్రపద్యే పద్యే సా మే మే శర్మ శర్మ చవర్మ వర్మ చాస్తో అస్త్యస్తో బృహస్పతిస్వా సాదయతు సాదయతు పృథివ్యా పృథివ్యా పృష్టే పృష్టే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేది ప్రాణాయ అపానాయ విశ్వం అపానాయేద్యపానాయ విశ్వం జ్యోతి జ్యోతిర్యచ్చ యచ్చాగ్ని అగ్నిస్తే తేధిపతి అధిపతిర్విశ్వకర్మా అధిపతిరిత్యధిపతి విశ్వకర్మా విశ్వకర్మేతి విశ్వాకర్మా సాధయతు సాధయస్తంతరిక్ష అంతరిక్ష పృష్టే పృష్టే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేది ప్రాణాయ అపానాయ విశ్వం అపానాయేద్యపానాయ విశ్వం జ్యోతి జ్యోతిర్యచ్చ యచ్చ వాయు వాయుస్తే తేధిపతి అధిపతి ప్రజాపతి అధిపతిరిద్యధిపతి ప్రజాపతిస్వా ప్రజాపతిరితి ప్రజాపతి సాధయతు సాధయతు దివ దివ పృష్టే పృష్టే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేది ప్రాణాయ అపానాయ విశ్వం అపానాయేది ప్రాణాయ విశ్వం జ్యోతి జ్యోతిర్యచ్చ యచ్చ పరమేష్ఠ్యై పరమేష్ఠీ తేధిపతి అధిపతి పురోవాదసని అధిపతిరిత్యధిపతి పురోవాదసనిరసి పురోవాదసనిరితి పురోవాదసని అస్య భ్రసని అభ్రసనిరసి అభ్రసనిరిత్యభ్రాసని అసి విద్యుత్సని విద్యుత్సనిరసి విద్యుత్సనిరితి విద్యుదసని అసి స్తనయుత్మసని స్తనయుత్మసనిరసి స్తనయుత్మసనిరితి స్తనయుత్మసని అసి వృష్టిసని వృష్టిసనిరసి వృష్టిసనిరితి వృష్టిసని అస్యగ్నే అగ్నేర్యాణీ నాణ్యసి అసి దేవానాం దేవానామగ్నేయానీ అగ్నేయాణ్యసి అగ్నేయానీత్యగ్నేయానీ అసి వాయో వాయోర్యాణీ యాణ్యసి అసి దేవానాం దేవానాం వాయోయానీ వాయోయాణ్యసి వాయోయానీతి వాయోయానీ అస్యంతరిక్షస్య అంతరిక్షస్యానీ యాణ్యసి అసి దేవానాం దేవానామంతరిక్షయానీ అంతరిక్షయాణ్యసి అంతరిక్షయానీత్యంతరిక్షాయానీ అస్యంతరిక్షం అంతరిక్షమసి అస్యంతరిక్షాయ అంతరిక్షాయ సలిలాయ సలిలాయ సర్ణీకాయ సర్ణీకాయ సతీకాయ సతీకాయ సతీకాయేతి సా గీతాయ స్వాఖేతాయ కేతాయ ప్రచేతసే ప్రచేతసే ప్రచేతస ఇది ప్రాచేతసే స్వాదివస్వతే వివస్వతే స్వాదివ వివస్వా జ్యోతిషే జ్యోతిష ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యస్వా స్వర్చే రుచే రుచే రుచే స్వాద్యుతే ద్యుతే స్వాసే భాసే స్వాజ్యోతిషే జ్యోతిషే యశోదాం యశోదాం యశోదామితి యశహాదాం యశసి యశసి పేజోదాం పేజోదాం తేజోదామితి తేజహాదాం తేజసి తేజసి భయోదాం భయోదాం అయోదామితి వ్యజహాదాం వాపయసి అయసి వర్చోదాం వర్చోదాం వాహ వర్చోదామితి వర్చహాదాం వావర్చసి వర్చసి ద్రవిణోదాం ద్రవిణోదాం ద్వాహ ద్రవిణోదామితి ద్రవిణహాదాం ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి తేన తేన ఋషిణా ఋషిణా తేన తేన బ్రహ్మణ బ్రహ్మణ తయా తయా దేవతయా దేవతయా అంగిరస్వద్ అంగిరస్వద్ధ్రువ ధ్రువాసీద సీదేతి సీద భోజస్కృతసి భోజస్కృతి భోజహాకృత్ అసి పరివస్కృత పరివస్కృతసి పరివస్కృతి పరివహాకృత్ అసి ప్రాచీ ప్రాచ్యసి తస్యూర్ధ్వా ఊర్ధ్వాసి అస్యంతరిక్షసత్ అంతరిక్షసరసి అంతరిక్షసరిత్యంతరిక్షాసత్ అస్యంతరిక్షే అంతరిక్షే సీద సీదాప్సుషత్ అప్సుషదసి అప్సుషదిత్యప్సోసత్ అసి శ్యేనసత్ శ్యేనసదసి శ్యేనసరి శ్యేనాసత్ అసి గృధ్రసత్ గృధ్రసరసి గృధ్రసరి గృధ్రాసత్ అసి సుపర్ణసత్ సుపర్ణసదసి సుపర్ణసరి సుపర్ణాసత్ అసి నాకసత్ నాకసదసి నాకసరి నాకాసత్ అసి పృథివ్యా పృథివ్యాస్వాహ ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామిరంతరిక్ష అంతరిక్షద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి దివ దివ్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి దిశా దిశాం ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణోదాం ద్రవిణోదాం వా ద్రవిణోదామిది ద్రవిణహాదాం ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి ప్రాణం ప్రాణం మే ప్రాణమితి ప్రాణం మే పాహి పాహ్యపానం అపానం మే అపానమిత్య ప్రాణం మే పాహి పాహి ధ్యానం ధ్యానం మే ధ్యానమితి వీరణం మే పాహి ఆహ్యాయు ఆయం మే మే పాహి పాహి విశ్వాయు విశ్వాయం మే విశ్వాయురి విశ్వాయు మే పాహి పాహి సర్వాయు సర్వాయం మే సర్వాయురి సర్వాయు మే పాహి ఆహ్యగ్నే అగ్నేయత్ యత్తే ఏ పరం పరగృంహృత్ కృన్నామ నామతౌ తావా ఏహి సం సగుమ్రభావహై రభావహై పాంచజన్యేషు పాంచజన్యేష్వపి పాంచజన్యేష్వితి పాంచజన్యేషు అప్యేహి ఏజ్జగ్నే అగ్నేయావాహ యావా అయావాహ అయావా ఏవాహ ఏవా ఊమాహ ఊమా శబ్ద శబ్ద సగర సగర సుమేక సుమేక ఇది సుమేక అగ్నినా విశ్వాసాద్ విశ్వాసాద్ సూర్యేణ సూర్యేణ స్వరాడ్ స్వరాకృత్వా స్వరాది స్వరాడ్ కృత్వా సచీపతి సచీపతిర్షభేణ ఋషభేణ త్వష్టా త్వష్టా యజ్ఞేన యజ్ఞేన మఘవాన్ మఘవాన్ దక్షిణయా మఘవానితి మఘవాన్ దక్షిణయా సువర్గ సువర్గో మంజునా సువర్గ ఇది సువహార్గ మంజునా వృత్ర వృత్ర సౌహార్ఘ్యేన వృత్రహేతి వృత్రా సౌహార్ఘ్యేన తనూధా తనూధా అన్నేన తనూధా ఇది తనూధా అన్నేన గయ గయ పృథివ్యా పృథివ్యాసనోత్ అసనోద్భిర్భిరన్నాద ఋద్భిరిత్రిగర్భి అన్నాదో వషక్కారేణ అన్నాదైత్యన్నాద వషక్కారేణర్ధ వషక్కారేణేతి వషట్కారేణ వృద్ధస్తాన్నా సాన్నా తనోపా తనోపా విరాజా తనోపారి తనోపా విరాజా జ్యోతిష్మాన్ విరాజేతి వీరాజా జ్యోతిష్మాన్ బ్రహ్మణ బ్రహ్మణ సోమపా సోమపా గోభి సోమపా ఇది సోమపా గోభిర్యజ్ఞం యజ్ఞం దాధార దాధార క్షత్రేణ క్షత్రేణ మనుష్యాన్ మనుష్యానశ్వేన అశ్వేన చరథేన రథేన చవజ్రీ వజ్రిర్భిః ఋతుభిః ప్రభుః ఋతుభిరిద్ధృతోభిః ప్రభు సంవత్సరేణ ప్రభుర్జి ప్రాభుః సంవత్సరేణ పరిభూః సంవత్సరేణేతి సంవత్సరేణ పరిభూస్తపసా పరిభూరితి పరిభూః తపసా నాధృష్టః అనాధృష్టః సూర్యః అనాధృష్ట ఇత్యనాధృష్టః సూర్యసన్ సంతనోభిః తనోభిరితి తనోభిః ప్రజాపతిర్మనసా ప్రజాపతిరితి ప్రజాపతిః మనసాంధః అంధోచ్ఛేదః అచ్చేతో ధాత అచ్చేద ఇత్యచ్ఛాయిత ధాత దీక్షాయా దీక్షాయాగం సవిత సవిత భృత్యాం భృత్యాం పూషా పూషా సోమక్రయణ్యాం సోమక్రయణ్యాం వరుణ సోమక్రయణ్యామితి సోమాక్రయణ్యాం వరుణ ఉపనద్ధ ఉపనద్ధోసుర ఉపనద్ధ ఇద్యమానద్ధ అసుర క్రీయమాన క్రీయమాణో మిత్ర మిత్ర క్రీత క్రీతశిపివిష్ట శిపివిష్ట ఆసాదిత శిపివిష్ట ఇది శిపివిష్ట ఆసాదితో నరంధిష ఆసాదిత ఇద్యాసాదిత నరంధిష ప్రోహ్యమాన ప్రోహ్యమానోధిపతి ఓహ్యమాన ఇది ప్రాహ్యమాన అధిపతిరాగద అధిపతిరిధీపతి ఆగత ప్రజాపతి ఆగత ఇత్యాగత ప్రజాపతి ప్రణీయమాన ప్రజాపతి ప్రజాపతి ప్రణీయమానోగ్ని ప్రణీయమాన ఇది ప్రాణీయమాన అగ్నిరాగ్నీధ్రే ఆగ్నీధ్రే బృహస్పతి ఆగ్నీధ్రైత్యాగ్నీధ్రే బృహస్పతిరాగ్నీధ్రాద్ ఆగ్నీధ్రా ప్రణీయమాన ఆగ్నేయ్రాదిత్యాగ్నేయ్రాత్ ప్రణీయమాన ఇంద్ర ప్రణీయమాన ఇది ప్రాణీయమాన ఇంద్రోహ వృద్ధానే అవృద్ధానేది అవృద్ధాన ఇది హరిధానే అదితిరాసాది ఆసాదితో విష్ణు ఆసాదిత్యాసాది విష్ణురుపావక్రియమాణ ఉపావక్రియమాణో సర్వ ఉపావక్రియమాణ ఇుపా అవక్రియమాణ అధర్వోపోవర్ద ఉపోవర్తో యమ ఉపోవర్ద్యుపావృత్త యమోభిషుత అభిషుతోపూతపా అభిషుతీసు అపూతపా ఆధూయమాన అపూతపాపూతపా ఆధూయమానో వాయు ఆధూయమాన ఇద్యాధూయమాన వాయుమాన పూయమానో మిత్ర మిత్ర క్షీరశ్రీ క్షీరశ్రీర్మంథీ క్షీరశ్రీరితి క్షీరాశ్రీ మంథీ సక్తశ్రీ సక్తశ్రీర్వైశ్వరేవ సక్తశ్రీరితి సక్తశ్రీ వైశ్వరేవన్నీత వైశ్వరేవైతి వైశ్వదేవ ఉన్నీతో రుద్ర ఉన్నీతీత రుద్ర ఆహుత ఆహుతో వాయు ఆహుతైద్యాహుర వాయురావృద్ర ఆవృత్తో నిదక్షా ఆవృతరైద్యావృత్త నిదక్షా ప్రతిఖ్యాత ప్రతిక్షాదక్షా ప్రతిఖ్యాతో భక్ష ప్రతిఖ్యాతైతి ప్రతిఖ్యాత భక్ష ఆగత ఆగత తృణాం ఆగతయ్యాగత తృణాన్నాశుంస నారాశుంసోసు అసురాత్త ఆత్తసింధు సింధురవృథ అవభృథమవ ప్రజన్ అవభృథమివృథం అవ ప్రయాన్ సముద్ర అవ ప్రయమివ ప్రయన్ సముద్రోవగత అవగతస్తవిల అవగత ఇవగత సలిల ప్రప్లుత ప్రప్లుత సువ ప్రప్లుత ఇది ప్రాకృత సువరుదృజం ఉదృజం గత ఉదృజమిదృజం గత ఇది గత కృప్తికా నక్షత్రం నక్షత్రమగ్ని అగ్నిర్దేవత దేవతాగ్నే అగ్నేరుజ రుజస్థ స ప్రజాపతే ప్రజాపతేర్ధాతు ప్రజాపతేరుజి ప్రజాపతే ధాతు సోమస్ సోమస్యర్చే రుచే స్వాచే రుచే స్వాజ్యుదే జ్యుదే స్వాసే భాసే స్వాజ్యోతిషే జ్యోతిషే స్వారోహిణీ రోహిణీ నక్షత్రం నక్షత్రం ప్రజాపతి ప్రజాపతిర్దేవత ప్రజాపతిరి ప్రజాపతి దేవతమృగశీరుషం మృగశీరుషం నక్షత్రం మృగశీరుషమితి మృగశీరుషం నక్షత్రం సోమ సోమ దేవత దేవతార్ద్ర ఆర్ద్రా నక్షత్రం నక్షత్రం రుద్ర రుద్రో దేవత దేవత పునర్వసు పునర్వసు నక్షత్రం పునర్వసు ఇది పునః వసు నక్షత్రమది అదేవత దేవతీష శిష్యో నక్షత్రం నక్షత్రం బృహస్పతి బృహస్పతిర్దేవత దేవత శ్రేషా ఆశ్రేషా నక్షత్రం ఆశ్రేషాశ్రేషా నక్షత్రం సర్పా సర్పా దేవత దేవతమఘా మఘానక్షత్రం నక్షత్రం పితర పితరో దేవత దేవత ఫల్గుని ఫల్గుని నక్షత్రం ఫల్గుని ఇది ఫల్గుని నక్షత్రమర్యమా అర్యమా దేవత దేవత ఫల్గుని ఫల్గుని నక్షత్రం ఫల్గుని ఇది ఫల్గుని నక్షత్రం భగ భగవ దేవత దేవత హస్త హస్తో నక్షత్రం నక్షత్రకం సవిత సవితా దేవత దేవత చిత్ర చిత్రా నక్షత్రం నక్షత్రమింద్ర ఇంద్రో దేవత దేవత స్వాతి స్వాతి నక్షత్రం నక్షత్రం వాయు వాయుర్దేవత దేవత విశాఖే విశాఖే నక్షత్రం విశాఖే ఇది శాఖే నక్షత్రమింద్రాగ్ని ఇంద్రాగ్ని దేవత ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని దేవత అనురాధా అనురాధా నక్షత్రం అనురాధారాధా నక్షత్రం మిత్ర మిత్రో దేవత దేవతారోహిణీ రోహిణీ నక్షత్రం నక్షత్రమింద్ర ఇంద్రో దేవత దేవత విశ్రుతౌ విశ్రుతౌ నక్షత్రం విశ్రుత విజివీశ్రుతౌ నక్షత్రం పితర పితరో దేవత దేవతాషాఢా అషాఢా నక్షత్రం నక్షత్రమాప ఆపో దేవత దేవతాషాఢా అషాఢా నక్షత్రం నక్షత్రం విశ్వే విశ్వే దేవా దేవా దేవత దేవత శ్రోణా శ్రోణా నక్షత్రం నక్షత్రం విష్ణు విష్ణుర్దేవత దేవత శ్రవిష్టా శ్రవిష్టా నక్షత్రం నక్షత్రం వసవ వసవో దేవత దేవత శతభిషక్ శతభిషం నక్షత్రం శతభిషగితి శతభిషక్ నక్షత్రమింద్ర ఇంద్రో దేవత దేవత ప్రోక్షపదా ప్రోక్షపదా నక్షత్రం ప్రోష్టమదారి ప్రోష్టాదా నక్షత్రమజ అజ ఏకపాద్ ఏకపాద్దేవతా ఏకపాదిత్యేకపాత్ దేవతా ప్రోష్టపదా ప్రోష్టపదా నక్షత్రం ప్రోష్టపదా ఇది ప్రోష్టాపదా నక్షత్రమహి అహిర్బుద్ధయ బుద్ధయో దేవత దేవతీ దేవతీ నక్షత్రం నక్షత్రం భూషా పూషా దేవత దేవత అశ్వయుజౌ అశ్వయుజౌ నక్షత్రం అశ్వయుధావిద్యశ్వాయుజౌ నక్షత్రమశ్వినౌ అశ్వినౌ దేవత దేవతాపభరణీ అపభరణే నక్షత్రం అపభరణేరిత్యపభరణీ నక్షత్రం యమ యమో దేవత దేవత పూర్ణ పూర్ణావశ్చాద్ పశ్చాద్విత్ యత్తే హే దేవా అరథు అదహరిత్యరథు మధశ్చ చ మాధవ మాధవశ్చ చ వాసంతికౌ వాసంతికా ఋతూ ఋతూ శుక్ర ఋతూరిత్యుతౌ శుక్రశ్చ శుచిః శుచిశ్చ చగ్రైష్మౌ గ్రైష్మా ఋతూ ఋతూరభః ఋతూరిత్యుతౌ నభశ్చ శరభస్యః నభస్యశ్చ చ వార్షికౌ వార్షికా ఋతూ ఋతూ ఇషః ఋతూరిత్యుతౌ ఇషశ్చ చోర్జః ఓర్జశ్చ చ శారదౌ శారదా ఋతూ ఋతూ సహః ఋతూరిత్యుతౌ సహశ్చ సహస్యః సహస్యశ్చ చ హైమంతికౌ హైమంతికా ఋతూ ఋతూ తపః ఋతూరిత్యుతౌ తపశ్చ తపస్యః తపస్యశ్చ శేషిరౌ శేషిరా ఋతూ ఋతూ అగ్నేః ఋతూరిత్యుతౌ అగ్నేరంతశ్లేషః అంతశ్లేషోసి అంతశ్లేషరిత్యంతః శ్లేషః ప్రతికల్పేతాం కల్పేతాం ద్యావా పృథివీ ద్యావా పృథివీ కల్పంతాం ద్యావా పృథివీ ద్యావా పృథివీ కల్పంతామాపః ఆపవోషధీ ఓషధీ కల్పంతాం కల్పంతామగ్నయః అగ్నయః పృథగ్ పృథంగమ నమజ్యైష్ట్యాయ జ్యైష్ట్యాయ సవ్రతాః ప్రవ్రతాయే ఏగ్నయః అగ్నయస్తమనసః సమనసోంతరా సమనసైతి సామనసః అంతరా ద్యావా పృథివీ ద్యావా పృథివీ శైశిరౌ ద్యావా పృథివీ విద్యావా పృథివీ శైశిరా ఋతూ ఋతూ అభి ఋతూ విద్యుతో అభికల్పమానా కల్పమానామింద్రం ఇంద్రమివ ఇవ దేవా దేవా అభి అభితం సంవిశంతు విశంతు సంయత్ సంయచ్చ సంయతి సంయత్ చ ప్రచేతా ప్రచేతాశ్చ ప్రచేతారి ప్రచేతా సాగ్నే అగ్నే సోమస్య సోమస్య సూర్యస్య సూర్యస్యోగ్రా ఉగ్రా చీమా భీమా చపితృణా పితృణ్యమస్య యమస్యేంద్రస్య ఇంద్రస్య ధ్రువా ధ్రువా చ పృథివీ పృథివీ చ దేవస్య దేవస్య సవితుః సవితుర్మరుతాం మరుతాం వరుణస్య వరుణస్య ధర్త్రీ ధర్త్రీ చ ధరిత్రీ ధరిత్రీ చ మిత్రావరుణయోః మిత్రావరుణయోర్మిత్రస్య మిత్రావరుణయోరిది మిత్రావరుణయోః మిత్రస్య ధాతుః ధాతుః ప్రాచీ ప్రాచీ చ ప్రతీచీ ప్రతీచీ చ వసూనాం వసూనాగం రుద్రాణాం రుద్రాణామావిద్యానాం ఆవిద్యానాం తేధిపతయః అధిపతయస్తేభ్యః అధిపతయ ఇద్భిపతయః తేభ్యో నమః నమస్తే తేన మామృయంతు మృయంతు ద్విష్మః ద్విష్మోయః యశ్చ శమః మో ద్వేష్టి ద్వేష్టితం తంవః వోజంభే జంభే దధామి దధామి సహస్రస్య సహస్రస్య ప్రమా ప్రమా అసి ప్రమేతి ప్రామా అసి సహస్రస్య సహస్రస్య ప్రతిమా ప్రతిమా అసి ప్రతిమేతి ప్రతిమా అసి సహస్రస్య సహస్రస్య విమా విమా అసి విమేతి వీమా అసి సహస్రస్య సహస్రస్యోన్మా ఉన్మా అసి ఉన్మేతి విమా అసి సహస్ర సహస్రోసి అసి సహస్రాయ సహస్రాయ ద్వా ద్వేమా ఇమామే మే అగ్నే అగ్న ఇష్టకా ఇష్టకా ధేనవ ధేనవస్సంతు సంత్రేకా ఏకా చ శతం శతం చ సహస్రం సహస్రం చాయుతం అయుతం చ నియుతం నియుతం చ నియుతమితి నియుతం చ ప్రయుతం ప్రయుతం చ ప్రయుతమితి ప్రాయుతం చార్బుదం అర్బుదం చ సమ్యర్బుదం న్యర్బుదం చ న్యర్బుదమితి అర్బుదం చ సముద్ర సముద్రశ్చ సమధ్యం మధ్యం చాంతః అంతశ్చ చ పరార్ధః పరార్ధశ్చ పరార్ధ ఇది పర అర్ధః క్షేమా ఇమామే మే అగ్నే అగ్నిష్టకా ఇష్టకా ధేనవ ధేనవస్సంతు సంతు షష్టిః షష్టిః సహస్రం సహస్రమయుతం అయుతమక్షీయమాణా అక్షీయమాణా రథస్థాః రథస్థార్థ రథస్థాస్థాః స్థర్తావృధః ఋతావృధో ఘృతశ్చుతః ఋతావృధ ఇత్యృతావృధః ఘృతశ్చుతో మధుశ్చుతః ఘతశ్రుతైతి ఘతాశ్రుత వధుశ్రుత ఊర్జస్వతీ వధుశ్రుతైతి వధుశ్రుత ఊర్జస్వతీ స్వధావినీ స్వధావినీస్తా స్వధావినీరి స్వధావినీ తామే మే అగ్నే అండయిష్టకా ఇష్టకా ధేనవ ధేనవ సంతు సంతు విరాజ విరాజో నామ విరాజ ఇది వీరాజ నామ కామదుఘా కామదుఘా అముద్ర కామదుఘా ఇది కామదుఘా అమత్రామస్మిన్ అముష్మిల్లోకే లోక ఇది లోకే సమిద్దిశా సమిది సంజిత్ దిశామాశయా ఆశయాన నవర్విత్ సువర్విన్మధో సువర్విది సువహావిత్ మధోరత అతో మాధవ మాధవ పాదు మాత్రస్మాన్ అస్మానిస్మాన్ అగ్నిర్దేవ దేవో దుష్టలీతు దుష్టలీతురదాభ్య అదాభ్య ఇదం ఇదం క్షత్రం క్షత్రమం రక్షతు రక్షతు పాదు మాత్రస్మాన్ అస్మానిస్మాన్ రథంతరకం సామభి రథంతరమిది రథంతరం సామభి పాదు సామభిరితి సామాభి పాత్వస్మాన్ అస్మాన్ గాయత్రీ గాయత్రీ ఛందసాం ఛందసాం విశ్వరూపా విశ్వరూపేతి విశ్వరూపా త్రివర్ణ త్రిభజిత్రేమృద్విష్ఠయా విష్ఠయా సోమ విష్ఠయేతి విష్ఠయా సోమో అంధాం అంధాకం సముద్ర సముద్రో వాత వాత ఇదం ఇదమోజ ఓజ పిపర్తు పిపర్తి పిపర్తు ఉగ్రాదిశా దిశామభిభూతి అభిభూతిపయోధా అభిభూతిరిత్యభిభూతి రోధా శుచి రోధా ఇది వయోధారి శుక్రే శుక్రే అహమి అహమ్యోజసీనా ఓజసీనేభ్యోజసీనా ఇంద్రాధిపతి అధిపతి పిపృతాత్ అధిపతి విద్యుధీపతి పిపృతాదత అహోమహ నోమహి మహి క్షత్రం క్షత్రం విశ్వద విశ్వతో ధారయ ధారయేదం ఇదమితీదం బృహత్సామ సామ క్షత్రభృత్ క్షత్రభృద్ వృద్ధవృష్ణియం క్షత్రభృతి క్షత్రాభృత్ వృద్ధవృష్ణియం దృష్టుభా వృద్ధవృష్ణియమితి వృద్ధావృష్ణియం పృష్ఠభౌజ ఓజశ్రుభితం శ్రుభితముగ్రవీరం ఉగ్రవీరమిుగ్రవీరం ఇంద్రస్తోమేన స్తోమేన పంచదశేన పంచదశేన మధ్యం పంచదశేనేతి పంచాదశేన మధ్యమిదం ఇదం వాతేన వాతేన సకరేణ సకరేణ రక్ష రక్షేతి రక్ష ప్రాచీ దిశాం దిశాకం సహయశా సహయశా యశస్వతీ సహయశా ఇది సహయశ యశస్వతీ విశ్వే విశ్వే దేవా దేవా ప్రావృషా ప్రావృషాన్హా అన్హాకం సుపర్వతీ సుపర్వతీతి సువహావతీ ఇదం క్షత్రం క్షత్రం దుష్టరం దుష్టరమస్తు అస్తోజ ఓజోనాధృష్టం అనాధృష్టకం సహస్రియం అనాధృష్టమిత్యనాధృష్టం సహస్రియకం సహస్వత్ సహస్వతి సహస్వత్ వై రూపే సామన్య సామన్యహ విహతత్ తచ్చగేమ శగేమ జగత్యా జగత్యైనం ఏనం విక్షు విక్ష్వా ఆవేశయామ వేషయామితి వేషయామ విశ్వే దేవాః దేవా సప్తదశేన సప్తదశేన వర్చ సప్తదశేనేతి సప్తదశేన వర్చ ఇదం ఇదం క్షత్రం క్షత్రకుంసలిలవాతం సలిలవాతముగ్రం సలిలవాతమితి సలిలవాతం ఉగ్రమిత్యుగ్రం ధర్త్రే దిశాం దిశాం క్షత్రం క్షత్రమిదం ఇదం దాధార దాధారోపస్థా ఉపస్థాశానా ఉపస్థేత్యుపాస్థా ఆశానాం మిత్రవద్ మిత్రవదస్తు మిత్రవదితి మిత్రవద్ అస్తోజ ఓజైత్యోజ మిత్రావరుణా శరదా మిత్రావరుణేది మిత్రావరుణా శరదాన్హా అన్హాన్ చికిత్నో చికిత్నో అస్మై చికిత్నో ఇది చికిత్నో అస్మై రాష్ట్రాయ రాష్ట్రాయ మహి మహి శర్మ శర్మ యక్షతం యక్షతమితి యక్షతం వైరాజే సామన్ సామన్నధి అధి మే మే మనీషా మనీషానుష్ుభా అనుష్ుభా సంభృతం అనుష్ుభేత్యనోష్ుభా సంభృతం వీర్యం సంభృతమితి సంభృతం వీర్యకం సహ సహ ఇది సహ ఇదం క్షత్రం క్షత్రం మిత్రవద్ మిత్రవదార్ద్రదాను మిత్రవదితి మిత్రవద్ ఆర్ద్రదాను మిత్రావరుణ ఆర్ద్రదాన్నిత్యార్ద్రదాను మిత్రావరుణారక్షతం మిత్రావరుణేది మిత్రావరుణ రక్షతమాధిపత్యై ఆధిపత్యైరిత్యాధిపత్యై సమ్రాట్ దిశాం సమ్రాడ్వి సమ్రాడ్ దిశాకం సహసా అమ్ని సహసా అమ్ని సహస్వతీ సహసాంనీతి సహసాంని సహస్వత్యుషు ఋతుర్హేమంత హేమంతో విష్ఠయా విష్ఠయాన విష్ఠయేతి వీష్ఠయా నః పిపర్తు పిపర్ద్విది పిపర్తు అవస్యువాత బృహతీ అవస్యువాత ఇత్యవస్యో వాత బృహతీర్నో ను షక్వరీ షక్వరీమం ఇమం యజ్ఞం యజ్ఞమవంతో అవంతున ఘృతాచీ ఘృతాచీరితి ఘృతాచీ సువర్వతీ సుదుభా సువర్వతీతి సువహావతీ సుదుభాన సుదుఘేతి సుదుఘా నః పయస్వతీ పయస్వతీ దిశా దిశాం దేవీ వేద్యవతు అవతు నో ఘృతాచీ ఘృతాచీతి ఘృతాచీ తమ్ గోపా గోపా పురహేత గోపా ఇది గోపా పురహేతోత పురహేతేతి పురహేత ఉత పశ్చాద్ పశ్చాద్ బృహస్పతే బృహస్పతే యామ్యాం యామ్యాయుంధి యుంధివాచం వాచమితి వాచం ఊర్ధ్వా దిశా దిశాగుంతి తంతిరాశా ఆషౌషధీనా ఓషధీనాగం సంవత్సరేణ సంవత్సరేణ సరిత సంవత్సరేణేతి సంవత్సరేణ సరితాన భో అహ్నా అహ్నామిత్యహ్నా దేవత్సామ సామాదిఛందా అతిఛందావు అతిఛందా ఇత్యదీఛందా ఉఛంద ఛందోజాతశత్రు అజాతశత్రు శ్యోనా అజాతశత్రురిజాతశత్రు శ్యోనాన నో అస్తో అస్తిస్తో స్తోమత్రయస్త్రిగుంశే భువనస్ స్తోమత్రయస్త్రిగుంశైతి స్తోమత్రయస్త్రిగుంశే భువనస్ పత్ని పత్ని విరస్వద్వాదే విరస్వద్వాదే అభి విరస్వద్వాదైతి విరస్వతే వాదే అభిన నో వృణాహి వృణాహీతి వృణాహి ఘృతవతీ సవిత ఘృతవతీతి ఘృతవతీ సవితరాధిపత్యై ఆధిపత్యై పయస్వతీ ఆధిపత్యైరిత్యాధిపత్యై పయస్వతీ నంది తంతిరాశా ఆశాన నో హస్తో అస్తిస్తో ధ్రువా దిశా దిశా విష్ణుపత్ని విష్ణుపత్న్యఘోర విష్ణుపత్నీ విష్ణుపత్ని అఘోరాస్ అత్యేషాన ఈశానాదహర సహ సోజా యా మనోత మనోతేతి మనోత బృహస్పజర్మాతరిశ్వా మాతరిశ్వోత ఉత వాయు వాయుసంధువానా సంధువానా వాత సంధువానా ఇది సంధువానా వాత అభి అభిన నో వృణంతో వృణంతి వృణంతో విష్ంభో దివ విష్ంభ ఇది వీస్తంభ దివో ధరుణ ధరుణ పృథివ్యా పృథివ్యా అస్య అస్యేషానా ఈశానా జగద జగతో విష్ణుపత్నీ విష్ణుపత్నీతి విష్ణోపత్నీ విశ్వవ్యచా ఇషయంతీ విశ్వవ్యచా ఇది విశ్వాద్యచా ఇషయంతీ సుభూతి సుభూతి శివా సుభూతిరితి సుభూతి శివాన నో అసో అస్వదితి అదితిరుపస్థే ఉపస్థితిపాస్థే వైశ్వాధరో నూత్యా భూత్యా భృష్ట భ్రష్టో దివి దివ్యను అనున నోద్య అద్యానుమతి అనుమతిరను అనుమతిరిత్యనోమతి అంది ఇదనుమతే అనుమతే త్వం అనుమతరిత్యనోమతే సంకయా కయాన నశ్చిత్ర చిత్ర ఆభువత్ భువత్న కో అద్య అద్యయుంతే యుంత ఇది యుంతే ఓ చతుర్థకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.